Põe, põe, põe, põe, põe, põe, põe, põe, põe, põe, põe, põe. Hey! బస్సుకి వస్తావు, బండకి వస్తావు, కారుకి వస్తావు, లారీకి వస్తావు, బస్సుకి వస్తావు, బండకి వస్తావు, కారుకి వస్తావు, లారీకి వస్తావు. ఏదైనా ఎక్కేసీరా, నా ఎదలో నా పక్కేస్తారా? ఏదైనా ఎక్కేసీరా, నా ఎదలో నా పక్కేస్తారా? రాముడై వస్తాను, శివుడై వస్తాను, కాముడై వస్తాను, కృష్ణుడై వస్తాను, రాముడై వస్తాను, భీముడై వస్తాను, కాముడై వస్తాను, కృష్ణుడై వస్తాను. ఏ వేషంలో వచ్చినా నీ ఆవేశం తగ్గించనా, ఏ వేషంలో వచ్చినా నీ ఆవేశం తగ్గించనా. మనసిస్తానే, బావ అంటే బ్రహ్మాండం చూపిస్తానే, పొరి అంటే పొద్దంతా ప్రేమిస్తానే, అంటే రాత్రికి నిన్ను రాణిస్తానే, ఏమో అంటే ఏమే అంటూ ఏమేమో చేస్తానే, సతి అంటే పతి అంటూ ప్రతిదీ అందిస్తానే. ఎట్టాగైనా నన్ను ఎట్టాగైనా ఎట్టాగైనా పిలిచేసు, సట్టిసి బస్సుకి వస్తాను, బండికి వస్తాను, కారుకి వస్తాను, లారీకి వస్తాను, బస్సుకి వస్తాను, బండికి వస్తాను, కారుకి వస్తాను, లారీ ఎక్కొస్తాను. ఏదైనా ఎక్కేసీరా, నా ఎదలో నా పక్కేస్తారా? ఏదైనా కన్నే కొడితే మెరుపల్లే ముందుంటానే, వేస్తే కాలల్లే అల్లేసానే, నమ్మి నమ్మితే నడిచొచ్చి నడుమిస్తానే, చెయ్యి ఊపితే చిలకలని చుట్టిస్తానే, బయటే దువ్వి బయటే పడితే పై పైకే వస్తానే, కాలే దువ్వి కబురే పడితే పరువప్పు పరిపిస్తానే. ఎలాగైనా వస్తాను, భీముడై వస్తాను, కాముడై వస్తాను, కృష్ణుడై వస్తాను, రాముడై వస్తాను, భీముడై వస్తాను, కాముడై వస్తాను, కృష్ణుడై వస్తాను. ఈ వేషం